తిరుమల గిరివాస వరదాభయ లీలా విలాస నవ్యతి విలాస తిరుమల గిరివాస ఆలయమనుకొని మా మనమే మందిరమనుకొని మా కనుదమ్ములే ఆలయమనుకొని మా మనమే మందిరమనుకొని వందారు జనమందారని దాసులందరిలో మము అధికుల చేసేవా తిరుమల గిరివాస సిరిగలవాడవు నీవని సరసుడవని దరిజేరగా గలవాడవు నీవని సరసురవని దరిజేరగా సానంద పరమానంద సానంద పరమానంద మమ్మేల సిగపాయ చేనంది చిడిముడి చేసేవా తిరుమల గిరివాస పరదైవమవై కలిలో పరదైవమవై తెలుగువారి ఇలవేలుపువై తెలుగువారి ఇలవేలుపువై సాకార నిజమాకార దీవనవయ్య శ్రీ వెంకటేశ తిరుమల గిరివాస వరదాభయ లీలా విలాస నవ్య తిర్విలాస తిరుమల గిరి